ప్రశ్న నిరూపణము శిష్యౌవాచ కృపయా శ్రూయతాం స్వామిన్ ప్రశ్నో యం క్రియతే మయా యదుత్తరమహం శ్రుత్వా కృతార్థః స్యాం భవన్ముఖాత్. యాభే శిష్యః శిష్యుడు ఉవాచ పలికెను, హే స్వామిన్ ఓ స్వామి, కృపయ దయచే శ్రూయతాం వినబడుగాక మయా నాచే అయం ఈ ప్రశ్నః ప్రశ్న. క్రియతే చేయబడుచున్నది, యదుత్తరం దేనికి సమాధానమును భవన్ముఖాత్ నీముఖము నుండి శ్రుత్వా విని అహం నేను కృతార్థః కృతార్థుడను శ్యాం అగుదునో. మొదట సవినయముగా తెలుపకుండగా గురుసన్నిధిలో ప్రశ్న వేగూడదు అనెడు శిష్యధర్మము దీనిచే బోధింపబడినది. ప్రశ్నోయం క్రియతే మయా అని మొదట చెప్పక ముందుగా కూపయా శ్రూయతాం అని ప్రార్థించి పిదప అట్లు చెప్పుటచే తనపై వివేక ఆరు శ్రీవివేక చూడామణి దయాభివృద్ధి కలుగుటకై మనోమార్ధవము శీఘ్రముగా తెలుసుకునవలెననెడి అభిలాషయు సూచిత మగుచున్నవి. భవన్ముఖాద్భుత్వా అని చెప్పుటచే తనకు వేరే ఎవరునూ శరణము లేరు అను విషయము సూచింపబడినది. అవ ఇప్పుడు ప్రశ్నించుచున్నాడు, కో నామబంధః కథమేష ఆగతః కథం ప్రతిష్ఠాస్య కథం విమోక్షః. కోసావనాత్మా పరమః కా ఆత్మా తయోర్వివేకః కథమేతదుచ్యతాం. యాభే ఒక్క బంధః బంధమనగా కో నామేది, ఏషః ఇది, కథం ఎట్లు ఆగతః వచ్చినది, అస్య దీనికి ప్రతిష్ఠాస్థితి కథం ఎట్లు, విమోక్షః దీని నుండి మోక్షము కథం ఎట్లు, అసౌ ఈ అనాత్మానాత్మ కహ ఏది, ఆత్మా ఆత్మ కహ ఏది, తయోహ ఆ రెండింటి యొక్క వివేకము కథం ఎట్లు, ఏతత్ ఇది ఉచ్యతాం చెప్ప, బంధ స్వరూపము తెలిసినచో తగు ఉపాయములచే దానిని అనాయాసముగా తొలగించుకునవచ్చునుగాన ముందుగా కోనామా బంధః అని బంధస్వరూపమును గూర్చి ప్రశ్నించుచున్నాడు. కథమేష ఆగతః అని దానికి కారణమును ప్రశ్నించుచున్నాడు. కథం ప్రతిష్టాస్య అని దానిస్థితికి కారణమును ప్రశ్నించుచున్నాడు. అస్య ఈ బంధము యొక్క ప్రతిష్టాచరకాలము స్థితి కథమిట్లు ఏ కారణముచేత, విమోక్షః నివృత్తి పరమాత్మవైన నీకు అనాత్మబంధమున్నది అని గురువు చెప్పియున్నాడు. అందుచే ఆ అనాత్మయేది పరమాత్మయేది అని ప్రశ్నించుచున్నాడు. తయోర్వివేకోదిత అని గురువు చెప్పుటచే ఆ అనాత్మ పరమాత్మల భేద. 82 ప్రశ్న నిరూపణము జ్ఞానము ఎట్లు జరుగును, ఈ విషయమంతయు విస్తరముగా చెప్పుడు అని పలికినాడు. శ్రీచరణులు సంగ్రహముగా పరమాత్మనగు నాకు అజ్ఞానము వలన అనాత్మబంధము వచ్చినదని చెప్పుటచే ఇది ఎందులకు వచ్చినదో కొంచెము తెలిసినట్లున్నది. అట్లే వాటి వివేకము వలన కలిగిన జ్ఞానాగ్ని అజ్ఞానకార్యమును సమూలముగా దహించి వేయును అని చెప్పుటచే మోక్షమెట్లు కలుగును అను విషయము కూడా కొంచెము తెలిసినట్లే ఉన్నది. శబ్దమాత్రమును వినుటచే కొంచెము అర్థము తెలిసినట్లు ఉన్నను ఆ విషయమున సందేహము లన్నీయు తొలగుటకు విస్తరముగా చెప్పినగాని బంధస్వరూపము దాని స్థితికి కారణము ఆత్మానాత్మ వివేకము పూర్తిగా తెలియవు. అందుచే ఈ విషయమునంతను బాగుగా తెలిపి దీనదీనుడనైన నన్ను కృతార్థుని చేయవలెను అని భావము. అవ ఈ ప్రశ్న వైఖరిచేతను వెనుకనే తెలిసిన త్రికరణ శుద్ధిచేతను ఈతనికి బ్రహ్మ విద్యయందు ఉత్తమాధికారమున్నదని తెలిసి కొని గురువు అతనికి వెంటనే బ్రహ్మ విచారమున ప్రవేశము కలుగుటాకై శ్లాఘించుచున్నాడు. మహాత్ముడగు బ్రహ్మవిదుత్త మునిచే శ్లాఘితుడైనచో తన మనస్సులోనున్న దుహఖమునంతను తొలగించుకొని విచారాభిముఖమగు మనస్సు కలవాడై తాత్పర్యబుద్ధితో పరమాత్మ విచారము చేసి వెంటనే కృతార్థుడగును అని భావము. శిష్య ప్రశంస. శ్రీగురువాచ, ధన్యోసి కూతకృత్యోసి పాలితం తే కులం త్వయ, యదవిద్యాబంధముక్త్యా బ్రహ్మీ భవితు మిచ్ఛసి. 52, 88, 84 శ్రీ వివేక చూడామణి శ్రీ గురు శ్రీ గురువు ఉవాచా పలికెను ధన్యః ధన్యుడవు అసి అయినావు కృతకృత్యః కృతకృత్యుడవు అసి అయినావు త్వయా నీచేత తే నీ యొక్క కులం వంశము పాలితం పవిత్రము చేయబడినది యత్ ఏ కారణము వలన అవిద్యాబంధముక్త్యా అవిద్యాబంధం యొక్క ముక్తిచే బ్రహ్మీ భవితుం బ్రహ్మ ఎగుటకు ఇచ్చసి కోరుచున్నావో శ్రీయః గురుః శ్రీ గురు శ్రీకల గురువు రుచ సామాని యజుంపి సాహి శ్రీరమృతా సతాం రుక్కులు సామములు యజస్సులివి సత్పురుషుల యొక్క అమృతమగు సంపద అనుసృతిచే సద్దరూపములగు రోగాదులే అమృత సంపద్ రూపములేనప్పుడు సకల వేదాంతములను వాటిచే ప్రతిపాదితమగు అర్థమును సాక్షాత్కరించుకొనిన గురువు శ్రీమంతుడు అని వేరుగా చెప్పవలెనా. సూర్యాది సకల తేజస్సుల భావమునకు హేతువగు బ్రహ్మతేజస్సుతో సంపన్నుడు అని యర్థము. శిష్యుని అంతఃకరణములోనున్న అంధకారమును తొలగింపగలిగిన అట్టి శ్రీగురువు శిష్యుని ప్రశ్నకు ఉత్తరమును చెప్పెను. మొదట అతని మనస్సును వికసింపజేయుటకై ఆనందింపజేయుటకై శ్లాఘించుచున్నాడు. ధన్యః ధనమునకు తగనవాడు. న ఖలు ధనత్వం జాతః యస్య యదిష్టం తదేవ తస్య ధనం తత్తదివ పామరాణం లకించన్యం ధనం విదుషా. ధనత్వమనున్నది ఒక జాతి కాదు కదా. ఎవరికి ఏది ఇష్టమో అదే వారికి ధనము. సామాన్యజనులకు ఆయా వస్తువులు ధనమైనట్లు విద్వాంసులకు లేమియే ధనము అని చెప్పినట్లు విద్వాంసులు ధనమని అంగీకరించిన వైరాగ్యాది భాగ్యము నీకున్నది అని అర్థము. అందుకు కారణము కృతకృత్యోసి అనున్నది. శాస్త్రవిహితములగు కర్మలననుష్ఠించుటచే శుద్ధచిత్తుడవైనావు అని యర్థము. చిత్తశుద్ధి లేనిచో శిష్య ప్రశంస. 85, సంసారముపై వైరాగ్యము యవనిచే కృత్యాని శాస్త్రవిహితములును స్వవనశ్రమాధ్యుచితములును అగు కర్మలు కృతాని చేయబడినవో అతడు కృతకృత్యుడు. ఈ విధముగా కృతకృత్యుడవై చిత్తమును శుద్ధము చేసుకుని తీవ్ర వైరాగ్యమును సంపాదించుకుని మోక్షేచ్ఛకలవాడవైనావు. ఇట్టి నీ వంశమంతయు పవిత్రము చేయబడినది కావుననే కలుగడుకదా. ఏన జీ కులం పవిత్రం జననీ కృతార్థా విశ్వంభరా పుణ్యవతీ చేతేన అపరసచిత్సుక్సాగరేస్మిన్ లీనం పరే బ్రహ్మణి యస్య చేతః. యవని మనస్సు అపరసచిత్సుక్సాగరమగు ఈ పరబ్రహ్మయందు లీనమైనదో అతని కులము పవిత్ర మగును తల్లి పవిత్రు రాలుగును ఈ భూమి పవిత్ర మగును అనియు. స్నాతం తేన సమస్త తీర్థసలిలే సర్వాపి దత్తావని యజ్ఞానాం చ సహస్రమిష్టమఖిల దేవాశ్చ సంపూజితాః సంసారాచ్చ సముద్ధృతాః స్వపితర సైలోక్య పూజ్యవ్యసౌ యస్య బ్రహ్మవిచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నియత్. యవ్వని మనస్సు క్షణకాలమేనను బ్రహ్మవిచారణమునందు స్థిరముగా నుండునో అతడు సమస్త తీర్ణోదకమునందను స్నానము చేసినట్లే భూమినంతను దానము చేసినట్లే వేయజ్ఞములు చేసినట్లే సకల దేవతలను పూజించినట్లే అతడు తన పితృదేవతలనందరినీ సంసారము నుండి ఉద్ధరించును. అతడే ముల్లోకములలో పూజ్యుడు అని చెప్పుదురు. అతనికి ఇప్పుడింకను జ్ఞానము కలుగకపోయినను ఆతడుత్తమాధికారియగుటచే గురుపదేశమును వినిన వెంటనే జ్ఞానవంతుడగును. పరిపక్వమతేహ సకృచ్భుతం జనేదాత్మధియం శ్రుతేర్వచః శ్రీని వేక చూడామణి. పరిపక్వమైన బుద్ధి కలవానికి ఒక్కమాటు విన్నను శృతివాక్యము ఆత్మజ్ఞానమును కలిగించును అని మాధవీయ శంకర విజయములో శ్రీమదాచార్యులు చెప్పియున్నారు. అత్యనవైరాగ్యవత సమాధాహ అని ఈ గ్రంథమునందుగూడ చెప్పనున్నారు. శ్రీ ఘముగనే బ్రహ్మ విలీనమగు మనస్కలవాడే కులమును భూమిని గూడా పవిత్రీకరింపచేయును అని భావము. 86. న విషభోగో భాగ్యం యోగ్యం ఖలు యత్ర జంతుమాత్రమాత్రమపి బ్రహ్మేంద్ర రుద్రముగ్యం భాగ్యం విషయేషు వైరాగ్యం. విషయముల భోగము భాగ్యము కాదు. అట్టి భాగ్యముననుభవించుటకు ప్రతిపాణికిని యోగ్యతయ్యున్నది. విషయములేందు వైరాగ్యమును భాగ్యమును బ్రహేంద్రరుద్రులు గూడా అన్వేషించుచుందురు అని చెప్పబడిన వైరాగ్యమును భాగ్యము కలవాడగుటచే మహాపుణ్యశాలిగాన అతనికి వంశపావనత్వము ఇప్పుడు కూడా ఉన్నది. అందులకు హేతువు చెప్పుచున్నాడు. యత్ ఏ కారణము వలన అవిద్యాబద్ధముక్త్య అవిద్యాకృతమగు అహంకారాది దేహపర్యంతమగు బనమును త్యజించుటచేత బ్రహ్మీభవితుం బ్రహ్మస్వరూపముతోడనే ఉండుటకు కోరుచున్నావో అందువలన దీనిచే తీవ్ర వైరాగ్యానంతరము కలిగిన తీవ్ర ముముక్ష చెప్పబడినది. ఇట్టివారు ఈ జన్మలోనే పరబ్రహ్మ సాక్షాత్కారము సంపాదించుకుని కులమును జగత్తును పవిత్రము చేయుదురు అని అభిప్రాయము. ఆశంక బ్రహ్మీభవితుం అను పదము అభూత తద్భావేచ్ఛ అట్లు లేనిది అట్లు అయినది అను నర్ధమున చి ప్రత్యయము వచ్చును అను నియమముననుసరించి ప్రత్యయము చేర్చుటచే ఏర్పడినది. కావున పూర్వములేని బ్రహ్మత్వము ఇప్పుడు సిద్ధించినది. శిష్య ప్రశంసి 87. మీటర్ అను సరము వచ్చును. ఆ పక్షమున బ్రహ్మభావము ఆగంతుకముగాన లేనిది వచ్చినదిగాన తద్రూపముగు మోక్షముగూడా అనిత్యము కావలసి వచ్చును కదా. సమాధానము బ్రహ్మయే జీవుడుగా నుండుటచే సర్వదా బ్రహ్మభావముండనే ఉన్నది. కాని అది ఉన్నదను విషయము తెలియుటలేదు. ఆ విషయము తెలిసినప్పుడు బ్రహ్మీభావము వచ్చినట్లు శివలము గౌణ ప్రయోగముదే చిప్రత్యయము ప్రయోగింపబడినది. అనగా ఇప్పుడు అజ్ఞానవశముచే బ్రహ్మయే అబ్రహ్మవలేనున్నది. జ్ఞానము కరిగిన తరువాత బ్రహ్మ బ్రహ్మగానే ఉన్నట్లు గోచరించును. కావున బ్రహ్మభావము పూర్వము లేనిది క్రొత్తగా వచ్చినదను ఆశంక నిరాకృతమైనది. అవ ఎల్లరినూ భవబంధ విముక్తికై ప్రవర్తింపవలనను నభిప్రాయముతో ఆ విముక్తి వారి వారి ప్రయత్నము చేతనే సాధ్యమగు నను విషయమును లోకానుగ్రహబుద్ధిచే ముందుగానే గురువు ఉపదేశించున్నాడు. జనులు దాని ముక్తి విషయమున నిర్లక్ష్య భావముతో నుండి ఈశ్వరానుగ్రహలబ్ధమగు మనుష్య జన్మను వ్యర్థము చేసుకుని దోహక పరంపరను అనుభవింపకుందురుగాకయ్యనున్నది ఈ ఉపదేశము చేయటలోని ప్రధానోద్దేశ్యము.